அஸ்மத்குருப்யோ நமஹ, அஸ்மத் பரமகுருப்யோ நமஹ, அஸ்மத் சர்வகுருப்யோ நமஹ, ஸ்ரீமதே நாராயணாய நமஹ, ஸ்ரீமதே சடகோபாய நமஹ. பக்தாம்ருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ சடகோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யகம் திராவிட வேதசாகரம். భక్తులతో భాగవతులతో అయోధ్యలో ప్రవేశించున్న శ్రీ సీతారామచంద్రస్వామి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ శఠారి వేదం తిరువాయుమళి 1వ శతకము 3వ దశకంలో 6వ పాసురాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. నిజానికి ఈ దశకంలో అవతారాన్ని గురించి చెప్పుకుంటూ వస్తూ ఆయన త్రిమూర్తులలో కూడా ఒకడుగా అవతరించాడు. త్రిమూర్తి సామ్యము అనుకుంటున్నారేమో, ముందు సామ్యము అన్నట్లుగా చెప్పి తర్వాత అలా కాదయ్యా, అక్కడ ఆలోచన చేస్తే ఇదిగో ఇలా కనపడుతూ ఉన్నవి అని ఈ దశకం అంతా కూడా అవే చెబుతున్నాడు. ఆయన చెప్పినటువంటి వాటిని మనకి వ్యాఖ్యానకర్తలు అందిస్తూ ఉన్నారు. వారు వీరినే అనుసరించారని నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. మొత్తం అంతా కూడా నమ్మాళ్ళ వారినే అనుసరించారు అందరూను. ఈ విషయాన్ని ఇంకా ఈ చివరిలో కూడా వస్తూ ఉంటుంది, అక్కడ చూద్దాము. అంతేకాక అసలు అది ఇప్పుడే చెప్పుకున్నా కూడా ఇబ్బంది లేదు అనుకుంటే దాన్ని కూడా మనము చూద్దాము. ఇప్పుడు అది ఎక్కడ ఉన్నది అని అంటే, తత్వహిత పురుషార్థేషు సునిష్కృష్ట జ్ఞానశాలిషు దివ్యసూరిషు మధ్యే స ఏష దివ్యసూరివరు అగ్రేసర ఇది న కదాపి విస్మర్తవ్యం. ఈ మాట చెప్తూ ఉన్నారు అనంగరాచార్య స్వామి కాంచీపురం. ఈయన కూడా ఒకటి సహస్రగీతి అనే పేరుతో సంస్కృతంలో రాశారు. ఈ తిరువాయుమొళికే వ్యాఖ్యానాన్ని సంస్కృతంలో వారి వారికి అందినంతవరకే అందరూ వ్యాఖ్యానాలు రాసుకుంటూ వచ్చారు. ఎక్కువ ద్రవిడ భాషలో వచ్చినటువంటిది ఈడు 36000 24000 ఎక్కువగా, తమిళం ఎక్కువగా ఉంటే 6000 పన్నీరాయిరప్పడి, అలాగే ఈ అరుంబదముల్లో అడవి విళందాన్ ఇవన్నీ సంస్కృతం ఎక్కువగా ఉంటాయి. జీయర్ అరుంబదం మరలా తమిళాన్ని విశదీకరిస్తూ ఉంటుంది. ఇలా రెండు భాషలలోనూ సమతౌల్యము పాటిస్తూనే వచ్చారు. అలా ఉత్తర దేశం వారికి ఎక్కువగా కావలసి వస్తూ ఉంటుందని ఆయన హిందీ అనువాదాన్ని కూడా కలిపి, హిందీతో కూడా ఒక ఆయన రాశారు, వారి బంధువే అన్నట్లు చెప్పారు ఒక ఆయన, అక్కారక్కని సంపత్ కుమార్ ఆచార్య అనే ఒక ఆయన ఎవరు, ఈ రెండు కలిపేశారు అది సంస్కృతంలో. అవి మేల్కోట పోయి తెచ్చుకున్నా నేను. కనుక దాంట్లో చెబుతున్నాడు ఈయన, తత్వహిత పురుషార్థేషు, తత్వము హితము పురుషార్థము. తత్వము అని అంటే ఏది అసలు యథార్థమని, హితము అనేది మనకి ఏది మేలు చేసేది ఏది అని, పురుషార్థం అంటే మనం ఏది కోరాలి అనేటటువంటి విషయాలే మనకి ఈ మూడు చెబుతూ ఉంటారు. నారాయణుడే తత్వమని, ఆయన పాదసేవే మనకి హితము అని, కోరలసింది కూడా అదేను అని. సునిష్కృష్ట జ్ఞానశాలిషు దివ్యసూరిషు మధ్యే, అందరూ కూడా పూర్తిగా జ్ఞానము కలిగినటువంటి వారే దివ్యసూరులు. ఈ పన్నిద్దరూ కూడా వీరి మధ్యలో స ఏష దివ్యసూరివరు అగ్రేసర ఇది, ఈ 12 మందిలోనూ కూడా ఈ నమ్మాళ్ళవారు అగ్రేసరులు, మొట్టమొదటి వారు అని, లెక్కింపతగిన వారు అని, అంటే కాలాన్ని బట్టి కాదు విషయాన్ని బట్టి చెప్పిన విషయాల్లో ఈయన చెప్పినటువంటిదే మొట్టమొదట అని. నా కదాపి విస్మర్తవ్యం, ఎప్పుడు కూడా మరిచిపోకూడదు సుమా అంటూ ఉన్నారు ఆయన. ఇవన్నీ కూడా పరిశీలన చేసే చెప్పారు ఆయన కూడా. కనుక అలాగే నమ్మాళ్ళవారు నిజానికి అసలు ద్రవిడాగమము అని అంటే నమ్మాళ్ళవారు చెప్పినటువంటిదే. కానీ తర్వాత ఈ పారాయణలు చేసుకుంటూ వచ్చి కొందరు మహాత్ములు ద్రవిడాగమం అంటే మొత్తం అని చెప్పుకుంటూ వస్తున్నారు. కాదు, శ్రీభాష్యద్రవిడాగమ ప్రవచనం శ్రీశస్థలేషు అన్వహం అంటూ రామానుజాచార్య స్వామి చివరిలో చెప్పారు అని చెబుతారు. వారు ఆ వైకుంఠానికి వెళ్ళబోయేటప్పుడు ఒక 80 చిల్లరగా ఏవి చెప్పారు, వార్తలు అంటారు వాటిని. దాంట్లో మొదటిది శ్రీభాష్య ద్రవిడాగమ ప్రవచనం. శ్రీభాష్యము ద్రవిడాగమము ప్రవచనం చేయాలి ముందు అన్నారు ఆయన. ఇక్కడ ద్రవిడాగమం అంటే ఏమని, ఈ 12 చెప్పుకొస్తుంటారు కాదు, పన్నిద్ర రాసిని 24 కాదు. ద్రవిడాగమం అనేటటువంటిది ఒక ఈ తిరువాయుమలికి మాత్రమే సరిపోయేది. అన్నిటికీ వచ్చినా కూడా అప్పుడు యోగ రూఢము అని చెప్పుకున్నాం కదా, రూఢితో దీనికే వస్తుంది. ఈ విషయాన్ని మనకి ప్రత్యేకించి ఆచార్య సూక్తి ముక్తావళిలో ఈ శ్లోకాన్ని తెలుగు చేసినటువంటి ఆయన కూడా చెప్పారు, ఆసూరి కేశవాచార్య స్వామి. ఆయన శ్రీభాష్యం ఆచార్య సేవచే పఠించి శిష్యముఖంబుగా చెప్పవలయు అది అనర్పణ శక్తుడాయన శఠవైరి శ్రీ సూక్తులే విశ్వసించవలయు. శ్రీభాష్య ద్రవిడాగమ అనే దానికి ఇది, ఈ శ్లోకానికి ఆయన రాసిన పద్యం ఇది. శ్రీభాష్యం చెప్పండి, తర్వాత శఠవైరి శ్రీ సూక్తులు. ద్రవిడాగమం అంటే నమ్మాళ్ళు వారి శ్రీ సూక్తులలో కూడా 4లో కూడా తిరువాయుమలి ప్రధానము. అందుకే ద్రవిడ వేదాంతము అని అంటే ఇదే, తిరువాయుమలినే అంటారు. ఇప్పుడు ఉభయ వేదాంతులు అని అంటే తిరువాయుమలి వ్యాఖ్యానమైన ఈ వ్యాఖ్యానాలు చదివి, అలాగే శ్రీభాష్యము దాని వ్యాఖ్యానాలు చదివినటువంటి వారిని ఉభయ వేదాంతులు అనేవారు. ఇప్పుడు ఇంకా వీటికి చాలా తోకలు తగిలించుకుంటూ వచ్చారు. సరే, అవన్నీ వారిష్టం, వారిని ఎవరూ కాదనము అనేదేం లేదు, ఎవరిష్టం వారిది అనుకోండి. కానీ ప్రధానమైనటువంటిది నమ్మాళ్ళ వారు చెప్పినటువంటి తిరువాయుమలి. అందుకే ఆయన ఈ విషయం అంతటినీ కూడా చాలా స్పష్టంగా చెబుతూ ఉంటాడు. మూలము ఈయనేను, తర్వాత మనకి స్తోత్రాలు ఎన్ని వచ్చినా సంస్కృతంలో ఆచార్య పురుషులు రాసిన నాథముల దగ్గర నుంచి మొత్తం అన్నీ కూడా ఈయన చెప్పినటువంటి భావాలే, మొత్తం అన్నీ అవే. ఆ నాథమునులు వారు రాసినటువంటి పుస్తకాలు అయితే ఏం దొరకట్లేదు, తత్వనిర్ణయం అన్నారు. అలాగే మన ఆళవందారు స్తోత్రరత్నం రాశారు యామునాచార్య స్వామి. అలాగే సిద్ధిత్రయము, ఇంకా చాలా గ్రంథాలు అన్నీ కూడా ఇవే కనపడుతూ ఉంటాయి తిరువాయుమలిలోవే. అలాగే స్తోత్రాలు ఇంకా చాలా వచ్చినాయి, కోరత్తాళ్వాని వారి పంచస్తవాలు, అలా పరాశర భట్టరు వారి శ్రీ రంగరాజ శతకాలు, పూర్వశతకం ఉత్తర శతకం, ఇంకా మంత్రార్థాలు ఎన్నో రాసుకొచ్చారు ఆయన. వేదాంత దేశకులు వారు రాశారు, ఇంకా ఎందరో సంస్కృతంలోను తమిళంలో కూడా తర్వాత వ్యాఖ్యానాలు అన్నీ కూడా నమ్మాళ్ళ వారిని చెప్పిన భావాలని ఆశ్రయించి వాటినే పెంచుకుంటూ వచ్చారు. మరి ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి వేదాంత గ్రంథం ఇది. భాగవతం కూడా అదే, బ్రహ్మసూత్రాలకి భాష్యంలాగా నడుస్తూ ఉంటుంది. అందుకే సప్తమ స్కంధం వచ్చేటప్పటికీ ఆ రెండు కలిసి ఒకే విషయాన్ని చెప్పిన తీరుగా ఉంటాయని నిన్న చెప్పాను. ఆ వేదాంతం అనేది భాగవతం కూడా, సంస్కృత భాగవతము మన బ్రహ్మసూత్రాలకి భాష్యమే అంటారు. అలాగే తెలుగు కూడా అదే, తెలుగు భాగవతం కూడా అలాగే కదా. పోతన గారు మనకి భాష మార్చారు తప్ప భావాన్ని మార్చలేదు ఆయన. కానీ ఇంకొక అదృష్టం ఏం చేశారని అంటే భక్తిని ప్రధానంగా చేసుకొచ్చారు. ఆకాశ మార్గంలో పోతూ ఉంటుంది సంస్కృత భాగవతం, అయితే తెలుగు భూమి మీదకి దిగి రాజమార్గం పూలబాట ఏర్పాటు చేశాడు ఆయన. సరే, ఇంత మరి ఇటువంటి దానిని చెప్పుకోవాలి. మరి రోజులు ఎన్నైనా మనము ఇక్కడ ఉన్నటువంటి సమయము కనీసం ఉన్నదానిని కనీసం మననం చేసుకుంటే 20 నిమిషాలు చెప్పిన దాన్ని ఇది చెబితే నాకు తేలిగ్గానే ఉంటుంది. కానీ భాగవతం అయ్యేటప్పటికి నాకు చెవుల్లో నుంచి పగలెళ్తున్నాయి పద్యాలు అవన్నీ చదవటం. 20 నిమిషాల దాన్ని మననం చేసుకుంటే మళ్ళీ ఇంకొకసారి రేపటికి మళ్ళీ వస్తూ ఉంటుంది. కనుక అలా ఆరోపాసురం చాలా చెప్పుకున్నాం, మిగిలింది ఏదైనా ఉంటే ఏళ్ళు కలుపుకుందాంలే. ఈరోజు 7వ పాసురాన్ని మొదలుపెట్టి పాసురాన్ని చదువుకుందాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం ఒన్రెన పలవెన వరివరుం వడివినిల్ నింద్ర నన్రెజిల్ నరణల్ నాన్ముగ నర నిన్నుమివరై వన్రను మనతు వైతుల్లినుమ్మిరువసై అరుతు நன்றென நலம் செய்வது அவனிடை நம்முடை நாளே. ஒன்று என ஒகடனியூ பல என அநேகுலனியூ அறிவரும் தெலுசுகொனுட்டக்கு அசக்கியமைன வடிவினுள் சரீரமுலேந்து நின்ற நிவசிஞ்சியுன்ன நன்று சிரேஷ்டமைன எஜில் காந்திகள நாரணன் ஸ்ரீமன் நாராயணுடு. அண்டே ஒகடனி அநேகுலனே செப்புகுனேவி அன்னி சரீரமுலலோ கூட வியாபிச்சு உன்னாடு ஸ்ரீமன் நாராயணுடு. அக்கட ஹரி அனு செப்பார் அந்தக்கு முந்து ஹரி அனி அயன்னனி அரன்னனி கானி இக்கட நாராயணுடு அண்டுனாரு பதான்னி பட்டி நாரணன் அண்டே அந்தரியாமிகா உண்டேவாடு அனு அர்த்தம். நாராயணுடு அண்டே நானுமுகன் பிரம்மதேவுடு அரன் ருத்ருடு என்னும் அனடி இவரை வீரலனு ஒன்றா பக்ஷபாத்தமுலேக நும்மனத்து மீ மனசுலயந்து உள்ளி ஆலோசிச்சு நம்மாழ்வாரு செபுத்து உன்னு ஈ முகர்னி கூட மீ மனசுலோ ஆலோசிச்சி பட்சபாத்தம் லேக்கா ஆலோசிச்சி. மரி மரிக்கு சாலாமந்தி இப்படி ஈஸ்வருடன் ராகானே தீசிப்போய் அக்கடி அண்டின்ச்சேஸ்துட்டார். ஆயன கொப்பவாடே காணி பிரதி பதமும் ஆயனக்கே செந்துதுண்டே எல்லாம் குதிருத்துந்து. முனிசிபாலிட்டி எது கொன்னாடு ஒகடு அது எப்படி கூட ஒரு செத்தகுண்ட எக்கடிஸ்தே அக்கட லாகிப்போத்துட்டது அது ஆ செத்த எத்துத்து உண்டாருகா வாழ் அது அலாகே எக்கட ஈஸ்வரன் அனுகாணி அக்கடி வெளிப்போத்துட்டார். அது ஏமிட்டு பத்தத்தி அது அது பத்தத்தி அசலு காது. மரி லோகமா கலிகாலமோ காலமா ஏம் செஸ்தோம் தான் எல்லாம் அனுசரிச்சு போத்து உண்டது கனுக பட்சபாத்தம் லேக்கா ஆலோசிச்சமட்டும் உன்னார் ஈன. உம் மனத்து மீ மனசுலலோ ஆலோசிச்சு நும்மிரு பசை மீக்கு பிரம்மருத்ருலைனா இரு இது இரு இருவருளையந்து கலிகின ஈஸ்வரத்துவ புத்தினி அறுத்து சேதிச்சு அவனிடை ஆ ஸ்ரீமன் நாராயணுனி எந்து நம்முடை மன யொக்க நாள் ஆயுஸ்ஸு எந்து நன்றென சக்கக நலம் ஸ்னேகம் செய்வது செய்யதகினதி. ஆலோசிச்சுதே மீக தெளிஸ்துந்தி ஆயுஸ்ஸு அண்டு உன்னாடு ஆயினா இங்கே மேம் இங்க ஆலோசிஸ்தாம் ஆலோசிஸ்தாம் அண்டே மீ ஆயுவு போத்ததையா எந்தகாலம் பிரதுகுதாரு இதேமைனா சாஸ்வதமா சாலா தொரகா போத்துண்டது கனுக தொந்தரகா தேல்ச்சேசுகுனி சக்ககா நாராயணுடினி சேவிச்சண்டி அனி அண்டு உன்னாராயினா. மரி ஆராயிரப்படி சூதாம் ஈ சுவாமி மரி செப்தாரு கதா வீரு செப்பேட்டட்டுவண்டி தானினி சூதாம். ஒன்றேனா அண்டே பாசுரம் முதலு செப்துனாரு ஏகாதிஷ்டிதமோ அநேகாதிஷ்டிதமோ என்று அரியவரிதான வடிவிலே நின்றா. ஏகாதிஷ்டிதமா அநேகாதிஷ்டிதமா அண்டே ஈ மொத்தமந்தா ஈ சரீரமுல அன்னிண்டியந்து அசலு ஒக்கடு உன்னாடா வடி அண்டே சரீரமுலு சரீரமுலேந்து அசலு ஒக்கடு உன்னாடா லேக அநேகுலா. இது சாலாமந்தி ஒக்கடே மொத்தமந்தா ஈஸ்வருடு ஒக்கடேனண்டி எவரும் லேரண்டி அனு அட்டாரு. காணி அநேகுலுனே பிரதி சரீரம் பின்னா ஜீவா அட்டாரு தார்க்கிக்குலு. பிரதி சரீரம்லோனு வேரே ஜீவுடு அட்டுனாரு. அலா இலா தெலுசுகொனி நன்று ஏஜி நாராயண தாண்ட்லோ கொப்பவாடைனட்டுவண்டி நாராயணுடு. அலாகே நான்முகன் நாலு முகமுலு கலிகினட்டுவண்டி சதுர்முகுடைன பிரம்மதேவுடு நாலு வேதமுலு பாராயணம் செய்து உண்டாடு. அரன் அண்டே சம்ஹாரகர்த்த ஹரிஞ்சேட்டட்டுவண்டி வாடு ஆ பரமசிவுடு. என்னும் இவருடைய ஸ்ரவண மனனங்களை அவஹித மனஸ்கராய் பண்ணுவது. மீரு ஸ்ரவண மனநములు அண்டே வினண்டி ஈ செப்பேட்டட்டுவண்டிவி வேதமுலு காணி உபனிஷத்துலு காணி சூத்திராலு காணி புராணமுலு அன்னி கூட வினி மனனம் செஸ்கொண்டி மீ மனசுலோனே ஆலோசனை செய்யண்டி. அவஹித மனஸ்கராய் பண்ணுவது. அவஹித மனஸ்கம் அண்டே ஏகாகிரத செந்தி ஆலோசனை செய்யண்டி. ஏதோ வாழ் செப்பிந்தே மேம் நம்முதாம் வீழ் செப்பிந்தே மேம் நம்முதாமனி அலா அனுக்கோன அவசரம் லேது. மீ மனசுலோ ஆலோசனை செய்யண்டி. அவர்களிலே ஒருவனே ஈஸ்வரன் என்று தோத்தி வரும். மீரு ஒக்கடனே ஈஸ்வருடுகா தெலுஸ்கோண்டி. மீக்கு எவர் தோஸ்தாடோ தெலுஸ்கோண்டி. தோத்து வரும் இடத்திலும் பிரம்மருத்ரர்களுக்கு அயிதே ஒக நாராயணுடு தப்ப ஈ பிரம்மருத்ருலு உன்னாரே இத்தரு கூட சர்வாத்மனா அசம்பாவிதமான கல்யாண குணங்களையுடையவனான நாராயணன்றே தோத்தி வரும். మీకు ఏం తెలుస్తూ ఉంటుంది అని అంటే అన్ని విధాల సర్వాత్మన అంటే అన్ని విధాల అని అర్థం. ఇక్కడ అన్ని విధాల అసంభావితమైన ఇతరులకు లేనటువంటి కళ్యాణ గుణములు. ఇప్పుడు ఈ గుణములలో కూడా ఈ ఇతరులకి లేని గుణములు ఉన్నటువంటి వాడు నారాయణుడే మీకు కనపడుతూ ఉన్నాయి కదా. నారాయణుడు అని చెప్పినప్పుడు అన్ని గుణములు కూడా ఎవరిలో ఉన్నాయండి? నారాయణలోనే ఉన్నాయి. అలా తెలుసుకొని ఆనపింబు. ఆ తర్వాత తద్వ్యతిరిక్త బ్రహ్మరుద్రగల్పక్కల్, ఆ నారాయణుని కంటే వేరైనటువంటి బ్రహ్మ రుద్రుడు మొదలైన వారి విషయంలో ఈశ్వరత్వ శంకయ్యై విట్ట ఈశ్వరుడు అంటే వారే శాసించే పరమాత్మలు అనేటటువంటి బుద్ధిని విడిచిపెట్టేసేయండి, దాన్ని ఛేదించండి అంటూ ఉన్నాడు. అసలు ఆయన దాన్ని అసలు విడిచిపెట్టేసేయండి. నారాయణన్ బక్కలిలే ఆ శ్రీమన్నారాయణుని ఎందే నమ్ముడయ శరీరాజ్యోపకరణంగలు ఉళ్ళపోదే. మన యొక్క ఈ శరీరములు మనకి ఉపకరణాలు ఉన్నాయి కదా. మనం ఇప్పుడు మనమంటే ఎవరు? జీవులు. జీవులకి మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ ఉన్నాయి. ఏం చేయాలి? ఆ నారాయణుని సేవించాలి. ఆ నారాయణకి ఈ ఉపకరణములు ఇవన్నీ కూడా మనకి జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతోభజ శ్రీధరం అంటూ ముకుందమాలలో ఆయన చెప్పాడు. అలాగే నారాయణుని సేవించమంటూ అందరూ చెప్పినటువంటివే మన యొక్క ఈ శరీరములు, మనస్సు అన్నీ కూడా ఆయనకి, ఆయన కొరకై చేస్తూ అనన్య ప్రయోజనరాయి, ఇతర ప్రయోజనాల కోసమై నా కోసము అంటూ కానీ, నా వారి కోసము అంటూ కానీ నువ్వు ఉన్నావా? నీ ఆయుస్సు పోతుంది, నీ ఆయుస్సు పోతుంది. నువ్వు ఎప్పటికి చేయగలవు అంటే ఎప్పటికి చేస్తావు? ఇంకా హాయిగా చెప్పారు కదా పోతన గారు, వాసుదేవ శ్లోక వార్తలాలించుచు కాలమే పుణ్యుండు గడపుచుండు అతని ఆయువు దక్కనన్యులయాయువు హృదయాస్తమయములనుగ్రకరుడు వంచించి కొనిపోవు వాడది ఎరుగక జీవింతు పెక్కేండ్లు సిద్ధమనుచు అంగనాపుత్ర గేహారామ విత్తాది సంసార హేతుక సంగసుఖము దగిలి వర్తింప కాలంబు తరియరింగి దండధర కింకరులు బట్టి తాడనములు చేసి కొనిపోవ పుణ్యంబు సేయనైతి పాపరతి నైతినని బిట్టు పలవరించు. ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ పద్యాన్ని, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మరి చెప్పుకోవలసిందే ఆయువు ప్రధానమైనటువంటిది. ఆయువు ఎప్పుడో ఎప్పుడో చేయొచ్చు అనుకుంటే వెళ్ళిపోతావు సుమా, ఎక్కడికి వెళ్ళిపోతావో తెలియదు, అది ఎప్పుడు వస్తుందో తెలియదు. కనుక ఇప్పుడు ఇంకేం చేయాలి నువ్వు అని అంటే అవన్ బక్కలిలే నారాయణ బక్కలిలే నమ్ముడు ఈ ఆయుస్సు కాలత్తిలే ఏకభక్తి ఎన్గిరిపడియేనన్రానా. ఏకభక్తి, ఏకభక్తిని విశిష్యతే అంటూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి కూడా భగవద్గీతలో చెప్పాడు ఆయన ఏకభక్తి ఉండాలి అని. ఏమిటయ్యా ఏకభక్తి అని అంటే గీతలో ఇది తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినో అత్యర్థం అహం సచ మమ ప్రియ అని చెప్పారు ఆయన గీతలో. ఉదారా సర్వ ఏవైతే అన్నాడు ఆర్తుడు, జిజ్ఞాసువు, అర్ధార్థి, జ్ఞాని అనేటటువంటి వారు నా నుంచి తీసుకుంటూ ఉంటారు. కానీ ఉదారులు వారు, వారిలో జ్ఞాని ఉన్నాడే నిత్యయుక్త, అతడు నిత్యయుక్తుడు, ఎల్లప్పుడూ నాతోనే కూడి ఉంటాడు, అసలు మర్చిపోడు. ఏకభక్తి, అతడి యొక్క భక్తి ఏకభక్తి. ఏంటండి ఏకభక్తి అని అంటే రామానుజుల వారు అక్కడ ఇచ్చారు, మయి ఏకస్మిన్ ఏవ భక్తి, నా ఒక్కని ఎందే ఇతనికి భక్తి. కాసేపు జీవుని ఎందు, కాసేపు తన శరీర ఇంద్రియాదుల ఎందు, మరి ఇష్టమే కదా, నాకిష్టమైన నే తింట, నాకిష్టమైన నే చూస్తా అంటూ తనకి కాదు ఇంకా ఇతరత్రా చుట్టేసుకుంటే వాళ్ళకిష్టం వీళ్ళకిష్టం అన్ని ఇష్టాలు కూడా చివరికి ఎన్నో అయిపోతాయి. ఏమి లేదు మయి ఏకస్మిన్ ఏవ భక్తి, నా ఒక్కని ఎందే అని. ఏవా అవధారణార్థకము అంటారు, నా ఒక్కని ఎందే ప్రేమ కలిగి ఉన్నటువంటి వాడు ఏకభక్తుడు అని చెప్పబడతారు అంటున్నారు. అలా మీ ఆయువంతా పోకముందే అదిగో ఆ పరమాత్మ యందు ఇలా ఆ భక్తిని కలిగి ఉండండి అయ్యా అని చెబుతూ ఉన్నారు. అలా ఈ ముగ్గురిని కలిసి చెప్తూ ఉన్నారు కదా. దీనికోసం ఇక్కడ ఈ విషయాన్ని పరాశర భట్టరు వారు చెప్పినటువంటిది చెప్పుకుందాం. త్రయో దేవాస్తుల్యాః త్రితయమిదమద్వైతమధికం త్రికాదస్మాత్ తత్వం పరమితి వితర్కాన్ విఘటయన్ విభోర్నాభీపద్మో విధి శివ నిదానం భగవతస్తదన్యద్భ్రూభంగీ పరవదితి సిద్ధాంతయతినః ఇతి శ్రీ రంగరాజస్తవ శ్లోకో అత్ర అనుసంధేయః అంటూ ఉన్నారు. రంగరాజస్తవంలో చెప్పారు ఇది ఏమిటి, త్రితయం ఇదం అద్వైతం, ఆ ముగ్గురు ఒకటేనండి, అసలు ఈ ముగ్గురు కంటే వేరుగా ఇంకొకడు ఉన్నాడండి అంటూ చెప్పేవాళ్ళు ఉంటారట. ఇది వితర్కములు విఘటయన్ ఇలా చేసుకుంటూ మీరు కూర్చుంటే కుదరదోయ్, ఎందుకనంటే విభోహో నాభీపద్మ, ఎవడు తన నాభీపద్మము నుండి బ్రహ్మదేవుణ్ణి పుట్టించాడు, విధి శివ, బ్రహ్మదేవుడు అక్కడే పుట్టాడు, శివుడు కూడా అక్కడే పుట్టాడు, ఆ ఇద్దరు అక్కడే. ఎలాగోనంటే మనకి గీతే సాక్ష్యము బ్రహ్మాండమీశం కమలాసనస్థం అంటాడు అర్జునుడు, ఇద్దరు కనపడుతున్నారు అన్నాడు. కనుక అదిగో అలా తెలుసుకొని భ్రూభంగి ఆయన యొక్క కను సైగల చేత నడిచేటటువంటి వారు ఇద్దరు అని తెలుసుకోండి అంటూ ఉన్నారు ఆయన. గురువు ఒకటేనని భ్రమపడకండి అని చెబుతూ ఉన్నారు. కనుక ఇక్కడ అలా తెలుసుకుందాము అని తర్వాత ఇంకా సమయానికి మనము రేపు తెలుసుకుందాం. ఇదే విషయం మీద వేదాంత దేశకులు వారు కూడా చెప్పారు. మరి ఇప్పుడు అది మొదలు పెడితే ఇక్కడ సమయం చాలదు, రేపు చెప్పుకుందాం. ఆ నమ్మాళ్ళ వారే అన్నింటికీ మూలము. ఈ ఇలా చూస్తూ వస్తూ ఉంటాం మనం, వెళ్దాం. జై రామానుజ, జై శ్రీ షఠారి వేదం, జై శ్రీరామ్.